జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశోమయుద్ధం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండ. రామలక్ష్మణులను చూసి ఆంజనేయ స్వామి ఈ విధంగా అడిగాడు. చెప్పుకున్నాం నిన్న, మీ వేషాలు, మీ యొక్క కాంతి చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నారు అని. సుగ్రీవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు, సఖ్యము కోరుతూ ఉన్నాడు మీతో అని చెప్పాడు. ఏవ ముక్త్వా అతు హనుమాన్ స్తవ్వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశలం పునర్నోవాచ కించనా. అలా చెప్పాడు. చెప్పినటువంటి వాడు వాక్యజ్ఞౌ, వాక్యజ్ఞులు ఇద్దరు వినేటటువంటి వారేమో, అంటే వాక్యముల యొక్క జ్ఞానము తెలిసినవారు, పదముల యొక్క జ్ఞానము తెలిసినవారు. వాక్య కుశలం, ఇతడు మాట్లాడటంలో నేర్పరి. అలా చెప్పి పునః నా ఉవాచ కించన, ఇంకేమీ మాట్లాడలేదు, తను మాట్లాడాల్సిందంతా మాట్లాడేశాడు. ఇక వారు దానికి చెప్పాలి, కానీ మనమైతే ఏం చేస్తుంటామంటే ఒక మాట చెప్పగానే మధ్యలోనే అడిగేస్తూ ఉంటాం. అలా కాదు, ఎదుట మనిషి చెప్పేదానిని చెప్పనీయాలి, అతని అభిప్రాయాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాత మనం మాట్లాడాలి. అందుకే వాళ్ళు వాక్యజ్ఞులు, వాక్య కుశలుడు అని కూడా రెండు మాటలు చెప్పాడు వాల్మీకి. ఇలా ఉండాలి, వాక్యములు తెలిసినవారు అలా, మాటలు తెలిసినవారు అలా ఉంటారు, మాటలు తెలిసినవారు ఇలా మాట్లాడతారు, చెప్పాలనుకున్నది చెప్పేశాడు. కానీ మనకి ఇలా కాదు కదా, మనం చూస్తూనే ఉంటాం నిత్య జీవితంలో. కానీ ఏదైనా అసలు ఒక మనిషి చెప్పేది వినటం అనేది పోయింది, మధ్యలోనే కౌంటర్ వేసేయటం, ఏదో ఎక్కడికో ఒకటి పోయనుకుని ఇంకో దానికి వెళ్ళటం, ఇంకో దానికి వెళ్ళటం, పోట్లాడుకోవటం, డిబేట్లను పెడుతుంటారు టీవీల్లో, ప్రతిదానికి పోట్లాటలే. అందరూ రాజకీయ నాయకులే కాదు, ఆధ్యాత్మికవాదులే కాదు, అందరి పనిలో అవే. ఏ తత్శ్రుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీతు. ఏ తత్తు, ఆ చెప్పిన దాన్ని విన్నారు, విని రామచంద్రస్వామి అంటూ ఉన్నాడు, లక్ష్మణునితో అంటున్నాడు. వాళ్ళు ఎదురెదురుగానే ఉన్నారు. ప్రహృష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతస్థితం. చాలా సంతోషించాడు రాముడు అతని మాటలకి. పైగా ప్రహృష్టవదనుడు, తయాటపడింది ముఖం, శ్రీమాన్ మంచి ప్రకాశం వచ్చేసింది, అంత ముందల్లా దిగులుతో ఉన్నాడు. అప్పుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు పక్కనే ఉన్న ఆయనతో, సచివో అయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః. మహాత్ముడైనటువంటి సుగ్రీవుడు, కపీంద్రుడు ఆయన, అప్పుడే కపిరాజు అనేస్తున్నాడు ఈయన. అతనికి సచివుడు, సలహా ఇచ్చేటటువంటి వాడు ఈయన. తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగత. అతడే మనం ఏదనుకుంటున్నామో తదే కోరి మన మధ్యకి, మన దగ్గరకు వచ్చాడు అయ్యా. అంతికం ఉపాగత దగ్గరకు వచ్చాడు. తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తమరిందమా. ఓ అరిందమా, అంటే శత్రువులను జయించినవాడు. శత్రువులు అంటే అంతఃశత్రువులు, కామక్రోధాదులు, తొందరపాటు, ఇలాంటివన్నీ కూడా శత్రువులే కదా, వాటన్నింటినీ జయించినవాడు సౌమిత్రి అంటూ ఉన్నాడు. సుమిత్ర కుమారుడా, ఇతడు సుగ్రీవుని యొక్క సచివుడు, వాక్యజ్ఞుడు, అతడు తెలిసినవాడు మాటలు. మధురై వాక్యై స్నేహయుక్తం, మధుర వాక్యముల చేత నువ్వు మాట్లాడాల్సిన మాటలు మధురంగా ఉండాలి, అవి స్నేహయుక్తంగా ఉండాలి. శత్రుత్వం పెంచేవిగా ఉండకూడదు. కానీ ఇతడు మాట్లాడినటువంటి మాటలు విన్నావా? నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం. ఏవం ప్రభాషితుం, ఇలా మాట్లాడగలిగే అని అంటే ఋగ్వేద వినీతుడు కానివాడు నా ఇలా మాట్లాడలేడయ్యా, యజుర్వేదధారి కానివాడు ఇలా మాట్లాడలేడు, సామవేద విదుషుడు కానివాడు ఇలా మాట్లాడటము శక్యము కాదు, అది సాధ్యం కాదు అంటూ ఉన్నాడు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం. ఇతడు అనేక సార్లు విని ఉంటాడు, వ్యాకరణం అంతా కూడా ఇతనికి తెలిసి ఉంటుంది, తెలిసింది ఉంటుంది కాదు తెలిసింది. వ్యాకరణము తెలిస్తేనే అంటే చాలామంది వ్యాకరణము అని అంటే భాషను శాసించేటటువంటిది అదేదో సంఖ్యలు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు వ్యాకరణం ఎందుకు అని, భాషకి సంఖ్యలు కాదు వ్యాకరణము, మన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేసుకోవటానికి వచ్చింది వ్యాకరణం. ఇప్పుడు సామాన్యంగా మనకి కాలంలో అంతా మారిపోయింది అనుకోండి, ఇప్పుడు చదువులతో పని లేదు, మాటలతోనూ అంతకంటే పని లేదు, ఎలా మాట్లాడినా ఏమీ పర్వాలేదు, ఎన్నో రకాల మార్పులు అందరూ తెలిసినవే, అందరికీ తెలుసు. సామాన్యంగా తెలియనివాడు అంటే ఎవడూ లేడు. అయితే ఈనాటి తెలిసినవారు పూర్వకాలాన్ని మాత్రం తెలియవు. ఆ వేదములు, ఆ ఉపనిషత్తులు, ఆ శాస్త్రములు అవన్నీ కూడా అసలు ఎలా చదవాలో కూడా తెలియదు, వాటిని చదివేయటం చెప్పేయటం చేస్తూనే ఉన్నారు. భాషకి వ్యాకరణము ఎంత గొప్పది అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటల్లో ఈనాడు అవసరం లేకుండా పోయింది. అయితే సామాన్యులకి అవసరం లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక విధులకు ఇవి కావాలి, అలాగే పండితులైనటువంటి వారికి కావాలి. శబ్దములు మనకి ఎన్ని మనం మాట్లాడుకోవటానికి ఎన్ని తయారు చేసుకోవచ్చు. వ్యాకరణం తెలిసిన వాడికి వెతుక్కోవలసిన పని లేదు, మనం ఏమీ వెతకలేము. దొరకను దొరకవు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటూ ఉంటాం, వాటికి అర్థాలే వేరుచ్చేసుకుంటూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు కమలభవుడు అనే ఒక పదం ఉందనుకోండి, కమలభవుడు అని అంటే బ్రహ్మదేవుడు అంటే ఎలాగూ కమలభవుడు, కమలం అంటే తామర, దాంట్లో పుట్టినవాడు. ఇప్పుడు ఈ కమల పర్యాయ పదాలు తీసుకొని ఆ భవ అనే వాటి పర్యాయ పదాలు తీసుకొని ఎలా అంటే కమలభవుడు, తామరసభవుడు, పద్మభవుడు, వారిజభవుడు, ఈ పద్మానికి ఉన్న పేర్లన్నీ చెప్పి అవతల చెప్పుకోవచ్చు. ఇలా పెంచుకునే వీలున్నది. శాస్త్రము అనేది పెరగటానికి కానీ సంఖ్యలా కాదు, అదేమి నిర్బంధము కాదు, అది తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలా వ్యాకరణం తెలిసినట్లయితే హాయిగా మాట్లాడుకోవటానికి కావలసినటువంటి శబ్దములు లభ్యమవుతూ ఉంటాయి. బహువ్యాహరత అనేనా నాకించిద అపశబ్దితం, ఇంతసేపు మాట్లాడా కానీ ఒక్క అపశబ్దం కూడా రాలేదయ్యా. నా ముఖే నేత్రయోర్వా పిల్లలాటే చభ్రువోస్తథా అన్యేషు అపిచ గాత్రేషు దోష సంవిదిత క్వచితు. ఆ ముఖములో కానీ కళ్ళల్లో కానీ ఆ లలాటము, నుదురు, భ్రువము అంటే కనుబొమ్మలు, ఇతరమైనటువంటి అవయవములు ఎక్కడా కూడా వెకిలి చేష్టలు లేవు. కొందరు మాట్లాడేటప్పుడు అంతా వెకిలి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పలేము. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అద్రుతం. ఊరికే ఏదో పెద్ద శాంతాడంతా ఒకటే సమాసం వేయటం అలాంటివి పెద్ద బారు లేదు. విస్తరము తక్కువ, సందిగ్ధం సందేహం అంటూ ఏమీ లేకుండా, ఆలస్యము లేకుండా, అలాగే తొందర లేకుండా. కొందరు మాట్లాడితే గంటకొక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇదివరకు చెప్తూ ఉండేవారు, మా ఊర్లో ఉండేవాడు ఒక ఆయన, ఆయన బడ్డీ కొట్టు పెట్టి సోడా కొట్టు వేసవికాలం వచ్చి సైకిళ్ళ మీద వాటి మీద వచ్చి అడుగుతూ ఉండేవారు, ఏవయ్యా సోడా ఉందా? సోడా ఉందంటావా లేఖే అనేవాడు. ఇంతసేపు ఎందుకు? ఆడ అవతలకు ఇంకొక కొట్టు ఉంటే అవతలకి వెళ్ళటం, వాడు తాగటం, వెళ్ళిపోవటం కూడా అయిపోయేదట ఆ టయానికి. ఇదిగో ఇలా ఒక మాటకి ఒక మాటకి ఎంతో గ్యాప్ ఇస్తే ఏమర్థమవుతుంది, ఎవడుంటాడు అసలు అంతసేపు? అలా తొందరపాటు కొందరు డోడోడోడోళాళోళా అంటుంటారు, అది తెలవదు. ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే, అతడు మాట్లాడే మాటలు. ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు పలకాలి అని అంటే, ఇప్పుడు హా పలకాలి అని అంటే ఎక్కడ లోపల నుంచి కింద నుంచి రావాలి, నాభిస్థానం నుంచి. అది చాలామందికి రాదు. హరిశ్చంద్రుడు అనాలంటే హా పలకదు, ఏదో అనుకుంటుంటారు హరిశ్చంద్రుడు అంటారు, ఆ వస్తుంది. మామూలుగానే కూడా చాలామందికి ఇలాగే వస్తూ ఉంటుంది, హరిశ్చంద్రుడే అంటారు. హరిశ్చంద్రుడు అనేవాళ్ళు తక్కువ. ఇలాంటివే పదాలు ఎక్కడి నుంచి ఏ స్వరానికి ఎటు నుంచి రావాలి, అక్కడి నుంచి వస్తూ ఉన్నాయ్యా. సంస్కార క్రమ సంపన్నాం అదృతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం. సంస్కారము, సంస్కరింపబడిన వాక్యములు సంస్కారము అని అంటే ఆ పదములు మంచి మాటలు అన్నమాట. ఈ సంస్కారము ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఆయన ఒక భోజన పంక్తిలో కూర్చున్నాడు. అంతా కూడా వాళ్ళందరూ మంచి చదువుకున్నవారు అన్నమాట, అందరూ శాఖాహారులు. ఈ శాఖాహారం కూడా ఇప్పుడు శాఖాహారులు అయిపోతారు, ఒత్తు కారాస్తారన్నమాట. అంటే శాఖము అనేది అసలు అది శాఖం అంటే కూరలు, శాఖ అంటే కొమ్మలు. ఇప్పుడు ఎక్కడ చూసినా శాఖాహార భోజన హోటల్లే అన్నీ. అలా అంతా శాఖాహారులు, వారి మధ్యలో కూర్చున్నాడు తను కూడా శాఖాహారిని అని చెప్పి వడ్డించేశారు, తినేశాడు. అంతా చెట్టు చివరికి వచ్చేటప్పటికీ తక్రము మజ్జిగ పెరుగు ఏవో తెస్తున్నారు, దాంట్లో అన్నము కొంచెము ఎంత కోడిగుడ్డంత చాలు అన్నాడు. కోడిగుడ్డంత అనగానే పట్టుకున్నారు, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి, వీడు ఎవడు, వాడు ఇంత అన్నపోతే ఏదని చెప్పాడు. అది సంస్కారం, అది అతడి సంస్కారము అట్లా ఉన్నది. దీనికి తగనివాడు అయినా కూర్చున్నాడు. అలాగే సంస్కారవంతమైనటువంటి మాటలు కావాలి. ఇప్పుడు ఎందరో మాట్లాడుతూ ఉంటారు, అన్నీ కూడా కుసంస్కారమైనటువంటి మాటలు. ఇది కళ్యాణీం నుంచి మేలు శుభాలు కలిగించేటటువంటి మాటలు మాట్లాడాడయ్యా లక్ష్మణ. హృదయ హారిణి మహా, ఎంతసేపు వింటూ ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నది అతను మాట్లాడేటటువంటి మాటలు. ఇంకా ఇంకా ఇంకా ఇంకా వినాలి అనిపించేటట్లుగా. అనయా చిత్రయ వాచ త్రిస్థాన వ్యంజనస్థయ కశ్య నారాధ్యతే చిత్తం ఉజతాశేరరే ఉజతాశేరరేరపి అరేరపి. శత్రువుకి కూడా సంతోషాన్ని కల్పించేటట్లు ఉన్నాయట అతని మాటలు. అవి ఏ విధంగా మాట్లాడాలో ఇది అప్పటికప్పుడు తెచ్చుకోమంటే తెచ్చుకుంటే వస్తాయా? చాలామంది ఏదో మేమేదో స్వచ్ఛంగా మాట్లాడతామంటూ పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని షాలు షాలు కలిపేసేసి ఓషోషోషోలే అంటుంటారు. ఇలాంటివి ఎన్నో ఎక్కడ కూడా అటువంటి పదము ఒక్కటి కూడా లేదు. శత్రువులు కూడా సంతోషించే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏవం విధో యస్య దూతో నభవేత్తు పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో అనఘ. లక్ష్మణ ఇతంటి వాడు దూతగా ఉంటే అతని ప్రభువు ఆ రాజు యొక్క పనులు అయిపోతాయ్యా, ఊరికే అయిపోతాయి. కొందరినేమో కొందరు పనులు చెడగొట్టుకొస్తారు చెయ్యకపోగా, అలా కాదు, చెడిపోయే పనులను కూడా ఇలాంటి వారు వెళ్తే దూతలుగా ఉంటే అతని కార్యములు సఫలమవుతాయ్యా. ఏవం గుణగణైర్యుక్త యస్యస్యు కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థ దూతవాక్య ప్రచోదితాః. వాళ్ళ కార్యాలు సిద్ధించి సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఇటువంటి గొప్ప దూత ఏవముక్తస్తు సౌమిత్రి సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్యజ్ఞం వాక్యజ్ఞం పవనాత్మజం. వాక్యజ్ఞుడు లక్ష్మణ స్వామి కూడా ఆ రామచంద్రస్వామి అలా చెప్పిన తర్వాత ఈయన మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఘట్టాన్ని ఆంజనేయ స్వామి రామలక్ష్మణులు వారిని గురించి ఎంత చక్కగా చెప్పాడు ఆయన చెప్పుకున్నాం కదా. మరి అలా చెప్పగలిగి ఉండాలి. అలా చెప్పాలంటే ఇదిగో ఇలా వేదములు వ్యాకరణము శాస్త్రములు ఇలాంటివన్నీ చదివటమే కాక అభ్యాసం కూడా చేసి ఉండాలి. అలాంటి వాడు చెప్పగలుగుతాడు. అందుకే ఆచార్యుడు అంటారు ఆంజనేయ స్వామిని, ముందే చెప్పారు ఇక్కడ. అంటే గురువు ఒకరికి బోధించాలి అంటే ఎలా ఉండాలి, తాను నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు ఆయుద్ధుడు ఎవరు, ఆయన పరమాత్మ. ఈయన పరమాత్మకి సేవ చేసేటటువంటి కింకరుడు, జీవుడు లక్ష్మణస్వామి. అంటే జీవస్వరూపము పరమాత్మ స్వరూపము తెలిసినవాడు అయి ఉండాలి గురువు. ఇద్దరిని సమానంగా చెప్పాడంటే జీవుడు ఈశ్వరుడు ఇద్దరు సమానమే, మరి ఒకట అంటే కాదు వేరు వేరు. అందుకే ద్వివచనం చెప్పాడు, లేకపోతే ఏకవచనంతో చెప్పొచ్చు ఇద్దరు ఒకటే అయితే. కానీ వేరు వేరు కనుక ఎక్కువ తక్కువ చెప్పాడా అంటే లేదు, వేరు వేరు ఇద్దరు గుణములలో సమానులే. అంటే ఇది తెలుసుకోవాలి ఆచార్యుడు. అది తెలుసుకోవాలి ఏంటంటే వేదములు వేదాంగములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు శబ్దశాస్త్రం అంతా తెలుసుకొని ఉండాలి. శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అంటుంది భాగవతం. దాంట్లో శ్రీకృష్ణస్వామి చెబుతాడు ఈ మాట ఉద్ధవునితో. శబ్ద బ్రహ్మణి నిష్ణాత, శబ్ద బ్రహ్మ ఒకటి అంటే మనకు కనిపించేది వినిపించేది కూడా శబ్ద బ్రహ్మ కనిపిస్తుంది వినిపిస్తుంది మన కళ్ళకి ఇప్పుడు ఆ పదాలు. అందుకే నేను ఎప్పుడు మనవి చేసుకుంటూ ఉంటా అవి ఆ పుస్తకాల్లో అలా చూస్తూ ఉంటే, ఎక్కడైనా అక్షరాలను చూస్తూ ఉంటే నెమలిలాగా నాట్యం చేస్తూ ఉంటుంది నా మనసు. రామానుజుల వారి గ్రంథవాక్యాలు అలాగే వాటి వ్యాఖ్యానాలు అలాగే వాల్మీకి రామాయణం సంస్కృత భాగవతం పోతన భాగవతం అలాగే తిరువాయుమళి వ్యాఖ్యానాలు ఇంకా ఇలాంటివి చూసినప్పుడు కృష్ణదేవరాయలు ఆముక్తమయ్యద అక్షరాలను చూస్తేనే చాలు, కంటికి కనపడితే చాలు, అది ఆనందం బ్రహ్మానందం. శబ్ద బ్రహ్మ అంటూ ఉన్నారు దాన్ని, అంతే చాలా గొప్పది. సప్తమి విభక్తి శబ్ద బ్రహ్మణి నిష్ణాత శబ్ద బ్రహ్మ గొప్ప శబ్దమది. ఇది తెలిసినట్లయితే దాంట్లో నిష్ణాతుడు దాన్ని బాగా తెలుసుకుని ఉండాలి వ్యాకరణం దగ్గర నుంచి. ఎంతో శాస్త్రం ఇది, మరి సామాన్యమా? ఇవంతా కూడా నిష్ణాతులై ఉన్నట్లయితే పరంబ్రహ్మ అధిగచ్చతి, వాడు పరంబ్రహ్మని పొందగలుగుతాడయ్యా, తర్వాత పొందగలుగుతాడు. సామాన్యం కాదు ఇదంతా, ఏదో ఊరికే వాటిల్లో వీటిల్లో చెప్పేసి మీకు ఇలా మోక్షం అలా మోక్షం అంటే నిజమేన అనుకుంటూ ఉంటారు పాపం. ఏమీ రాదు, ఆ స్థాయికి చేరాల్సిందే ఎవరైనా సరే. ఆచార్యుడు అని అంటే తాను ఇన్ని తెలిసి ఉండాలి. మళ్ళీ ఇక్కడేం హక్కులు ఇవలాంటివి ఏం లేవండి. ఆయన వానరుడు, నరుడు కూడా కాదు ఆంజనేయ స్వామి, ఆయన వానరుడండి. ఆయనే ఇన్ని చదివి చెబుతూ ఉంటే చదవకూడదనేది ఎవడో అంటే అంటారు అన్నంత మాత్రాన వాళ్ళ ఇష్టమా, ఉంటే వాళ్ళ చేతిలో ఉంచుకొనియండి. నన్ను చాలామంది అడిగారు మీకు ఎవరు ఇచ్చారు అధికారము అని. అధికారమా? ఇచ్చేదైతే నువ్వు నీ దగ్గరే ఉంచుకో, నేను నిన్నేం అడగలేదు. అధికారం నాకు ఇమ్మని నేను అనలేదు, నేనేదో అహంకారంతో చెప్పటం లేదు. నేను అసలు ఎక్కడ ఎవరిని కూడా దేనిని కూడా ఇయ్యమని యాచించలేదు. అందరూ వారే చెప్పిన వారు ఉన్నారు, చెప్తే విన్నాను. నీకు అధికారం లేదు అన్నవాళ్ళు ఉన్నారు, మేము చెప్పము అన్నారు, అన్నవాళ్ళ దగ్గర నమస్కారం పెట్టి ఊరుకున్నాను. నేనే చదువుకున్నాను, నేను ఎందుకు చెప్తున్నా అంటే అహంకారంతో చెప్పటం లేదు. అందరికీ ఉంటుంది ఇది, అందరూ చదువుకోవచ్చు అందరూ తెలుసుకోవచ్చు, దీనికి ఎవ్వరూ అవసరం లేదు. పరం బ్రహ్మ ఆ శబ్ద బ్రహ్మని అవగాహన చేసుకుంటే పరం బ్రహ్మ ఆయనే కరుణిస్తాడు. దాన్ని ఏమంటాం, ఆసక్తి ఉండాలి, దాన్ని ఇంట్రెస్ట్ అంటారు, అది ఉండాలి. అది ఉంటే అది వస్తుంది. ఇప్పటికీ చూడండి, నాకు ఫోనుల్లో కూడా ఇప్పుడు యంత్రములు కూడా మన ప్రవర్తనలు తెలుసు, వాటికి మన మనసులు కూడా తెలుసు, అవి అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వచ్చినటువంటివన్నీ కూడా ఈ ఫోన్లోనే ఉంటాయి, ఆ నెట్లో ఉన్నటువంటి డౌన్లోడ్ చేసుకోవటం పీడిఎఫ్లోకి పుస్తకాలు, నేను కావాలని దాంట్లో మాట్లాడేది ఉంటుంది, మాట్లాడితే అదే పాపం చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి నా మాటలకి కరెక్ట్ చేసుకుని నాకు కావలసినవి ఇంకా చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి స్థితి ఉంది అని చెప్పారు కొందరు. నేను అడిగితే ఇంజనీర్లు దాంట్లో ప్రవేశం ఉన్నటువంటి వారు అట్లాంటి తయారైంది, ఇంకా ముందు ముందు కూడా అసలు మన మనసుల్ని తెలుసుకునే వచ్చేస్తాయట. ఇప్పుడు రోబోలు లాంటివి చాలా వచ్చినాయి, చెబితే చేసేవే కాక అప్పుడు మనం వెళ్ళి నుంచుంటే కొన్ని తలుపులు తెరుచుకుంటాయి, మనం ఇలా చేయబెడితే ఆ శానిటైజర్ వచ్చి చేతిలో పడుతుంటుంది. ఇవన్నీ కూడా తయారైపోతూ ఉన్నాయి, అన్ని యంత్రములే తయారవుతూ ఉన్నాయి. అలాగే ఆసక్తి ఉంటే పరమాత్మే, ఆయనే గురువు, ఆ శ్రీకృష్ణ స్వామి గురువు, ఆయనే ఉపదేశం చేస్తాడు గీతోపదేశంలాగా, ఆయనే ఉపదేశం చేయటానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. కనుక ఇలా హక్కులు అనేది ఏం లేదు, హాయిగా చదువుకొని చక్కగా తెలుసుకోవాలి. ఇంకా రేపు తెలుసుకుందాం, ఇది టైం అయిపోవస్తూ ఉంది దీనిది, అది 16 MB ఏదో అది దాటితే దీంట్లో రాదు. కనుక దయచేసి ఇంకా రేపు కొంచెం ఆలోచన చేద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.